ఏషతే భాగ నిర్వృతీని భాగస్థం సంజూషస్వాషస్వ స్వాహ స్వాహాగ్నేత్రేభ్య అగ్నేత్రేభ్యో దేభ్య అగ్నేత్రేభ్యని నేత్రేభ్య దేభ్య పురస్సభ్యోయమనేత్రేభ్య పురస్సభ్యై పురస్సభ్యమనేత్రేభ్యో దక్షిణసభ్య యమనేత్రేభ్యై యమ నేత్రేభ్య దక్షిణసభ్యో విశ్వదేవనేత్రేభ్య దక్షిణసద్భై దక్షిణసద్భ్య విశ్వదేవనేత్రేభ్య పశ్చాత్సభ్య విశ్వదేవనేత్రేభ్యై విశ్వదేవ నేత్రేభ్య పశ్చాత్సభ్యో మిత్రావరుణనేత్రేభ్య పశ్చాత్సద్వై పశ్చాత్సద్భ్యా మిత్రావరుణనేత్రేభ్యో వా మిత్రావరుణనేత్రేభ్యై మిత్రావరుణ నేత్రేభ్య వామరుణేత్రేభ్య మరుణేత్రేభ్యో వా మరుణేత్రేభ్యై మరుద్ నేత్రేభ్య ఉత్తరసభ్యా ఉత్తరసభ్య సోమనేత్రేభ్య ఉత్తరసభ్యుత్తరసభ్య సోమనేత్రేభ్యో దేభ్య సోమనేత్రేభ్యై సోమ నేత్రేభ్య దేభ్య ఉపరిషద్భ్యా ఉపరిషద్భ్యోదువస్వభ్య ఉపరిషద్భ్యోపరిషద్భ్యువస్వభ్యస్వాహా దువస్వద్భై దువస్వత్ స్వాహా దేవా అగ్నినేత్రా అగ్నినేత్రా పురస్సదా అగ్నినేత్రాని నేత్రా పురస్సదో యమనేత్రా పురస్సదైతి పుర సదా యమనేత్రా దక్షిణ సదా యమనేత్రా ఇతి యమ నేత్రా దక్షిణసదో విశ్వదేవనేత్రా దక్షిణసద ఇతి దక్షిణ సదా విశ్వదేవనేత్రా పశ్చాత్ సదా విశ్వదేవనేత్రా ఇతి విశ్వదేవ నేత్రా పశ్చాత్సదో మిత్రావరుణనేత్రా పశ్చాత్సదైతి పశ్చాత్ సదా మిత్రావరుణనేత్రా వా మిత్రావరుణనేత్రా ఇది మిత్రావరుణ నేత్రా వామరుణేత్రా మరుణేత్రా వా మరుణేత్రా ఇది మరుత్ నేత్రా ఉత్తరసదా ఉత్తరసద సోమనేత్రా ఉత్తరసద ఇత్యుత్తర సదా సోమనేత్రా ఉపరిసదా సోమనేత్రా ఇది సోమ నేత్రా ఉపరిషదో దువస్వంత ఉపరిషద ఇత్యుపరి సదా దువస్వంతస్తేభ్యేభ్య స్వాహా స్వాహేతి స్వాహా అగ్నే సహస్వ సహస్వృతనా వృతనా అభిమాదీ అభిమాదీరప అభిమాదీరిత్యభి మాదీ అవాస్యేత్యస్ దుష్టరస్పరం దుస్తరీ దుస్తరా పరన్మరాదీ నరాదీర్వచ్చా వచ్చోధా యజ్ఞవాహసి యజ్ఞవాహసీతి యజ్ఞ వాహసి ఉపాగ్నేశోర్వీర్యేణ ఉపాగ్నేశోరిత్యుప ఆంశో వీర్యేణ జుహోమి జుహోమి హతం హతాం రక్షా రక్షస్వాహా స్వాహా రక్షసాం రక్షసాం వా స్వావధాయ వధాయ వరధిష్మ అవధిష్మ రక్షా రక్షోముష్య అముష్యత్వా స్వావధాయ వధాయాము అముమావధిష్మ అవధిష్మదిశానః విషానోద్ధ్వా అధ్వాజ్యస్య ఆజ్యస్య వేతు వేతు స్వాహ స్వాహేతి స్వాహ అపో దేవా దేవా మధుమతీ మధుమతీరగర్భ్యం మధుమతీరి మధుమతీ అగర్భ్యన్నోర్జస్వతీ ఓర్జస్వతీ రాజస్వాహ రాజస్వసిదానాః రాజస్వైతి రాజ స్వాహ చిదానాతిర్మిత్రవరుణా మిత్రవరుణ అభి అభ్యసిన్ అసింసన్యాభిరింద్రం ఇంద్రమనయన్ అనయన్నతి అత్యరాదీ అరాదీరిత్యరాదీ కృష్ణ ఊర్మి ఊర్మిరాశి అధిరాష్ట్రదా రాష్ట్రదా రాష్ట్రం రాష్ట్రదా ఇది రాష్ట్రదా రాష్ట్రం మే మే దేహి దేహి స్వాహా స్వాహా కృష్ణ కృష్ణ ఊర్మి ఊర్మిరాశి అధిరాష్ట్రదా రాష్ట్రదా రాష్ట్రం రాష్ట్రదా ఇది రాష్ట్రదా రాష్ట్రమయమై అముష్మై దేహి దేహి వృషసేన వృషసేనోత్ వృషసేన ఇది వృషసేన అర్థేతమోజస్వతీ అర్థేత ఇత్యర్థ ఇదా ఓజస్వతీరాపాహ ఆప పరివాహిణీ పరివాహిణీ అపాం పరివాహిణీరి పరి వాహిణీ అపాం పతీ పతీరపాం అపాం గర్భా గర్భ సూర్యవర్చస సూర్యవర్చస సూర్యప్రజ సూర్యవర్చస ఇది సూర్యవర్చస సూర్యత్వజో వ్రజక్షి సూర్యత్వచైతి సూర్య వ్రజ వ్రజక్షితో వాచా వ్రజక్షిత ఇది వ్రజక్షితా పాశా మాందా మాందా శర్పరీ శర్పరీర్జనభృతా జనభృతో విశ్వభృతా జనభృత ఇది జనభృతా విశ్వభృతశ్రేష్టా విశ్వభృత ఇది విశ్వభృతా శ్రేష్టా ఆపా ఆప స్వారాగ్నీ స్వారాగ్నేష్టా స్వరాగ్నేరి స్వరాగ్నీ స్వరాష్ట్రదా రాష్ట్రదా రాష్ట్రం రాష్ట్రదా ఇది రాష్ట్రదా రాష్ట్రమముష్మై అముష్మై దత్త తమ్ సమ్మధూమతీ మధూమతీర్మధూమతీ మధూమతీరితి మధుమతీ మధూమతీరి పృచ్యంతా మధూమతీభిరితి మధుమతీ పృచ్యంతా మహి మహి క్షత్రం క్షత్రం క్షత్రియాయ క్షత్రియాయ వన్వానా వన్వానా అనాదృష్టా అనాదృష్టా సీదత సీదత సహ రౌజసా ఓజసా మహి మహి క్షత్రం క్షత్రం క్షత్రియాయ క్షత్రియాయ దదతీ దదతీరి దదతీ సవితా త్వా ప్రసవానా ప్రసవానా అగ్నే సువతాం ప్రసవానామితి ప్రసవానాం సువతామగ్నిః అగ్న్యర్గృహవతీనాం గృహపతీనాగ్నే సోమాః గృహపతీనామితి గృహపతీనాం సోమో వనస్పతీనాం వనస్పతీనాం బృహస్పతిః బృహస్పతిర్వాచే వాచ ఇంద్రాః ఇంద్రో జ్యేష్ఠాయ జ్యేష్ఠాయ రుద్రః రుద్ర పశూనాం పశూనాం మిత్రః మిత్రః సత్యాయ సత్యాయ వరుణః వరుణో ధర్మపతీనాం ధర్మపతీనామిమం ధర్మపతీనామితి ధర్మపతీనాం ఇమం దేవాః దేవా అసపత్నం అసపత్నాం సువర్ధ్వం సువర్ధ్వం మహతే మహతే క్షత్రాయ క్షత్రాయ మహతే మహతే జ్యేష్ఠాయ వీక్ష్యాయేమం ఇమమమున్ అముమముష్య అముష్య పుత్రం పుత్రమముష్యా అముష్యా పుత్రం పుత్రమస్యై అస్యై విశే విష ఏషః ఏషవః వః కురవః కురవో రాజా రాజైషః ఏషవః వః పంచాలాః పంచాలా రాజా రాజా సోమాః సోమోస్మాకం అస్మాకం బ్రాహ్మణానాం బ్రాహ్మణానాగ్నేరాజా రాజేతి రాజా సోమస్య త్విషీ త్విషీరసి అస్యగ్నయే అగ్నయే స్వాహా స్వాహా సోమాయ సోమాయ సవిత్రే సవిత్రే సరస్వత్యై సరస్వత్యై భూష్ణే భూష్ణే బృహస్పతయే బృహస్పతయైంద్రాయ ఇంద్రాయాగ్వేషాయ ఆంసాయ శ్లోకాయ శ్లోకాయ ఘోషాయ ఘోషాయ భగాయ భగాయార్యమ్నే అర్యమ్నే నీభృష్టం అనీభృష్టమసి అనీభృష్టమిత్యని భృష్టం మసి వాచః వాచో బంధుః బంధుస్తపోజాః తపోజా సోమస్య తపోజా ఇతి తపః జాః సోమస్య దాత్రం దాత్రమసి అసి స్వాహా స్వాహా రాజస్వాహ రాజస్వ ఇతి రాజ స్వాహ సధమాదోద్యుమ్నీ సధమాద ఇతి సధ మాదాః ద్యుమ్నీరాపాః ఆపయేతాః ఏతా అనాదృష్టాః అనాదృష్టా అపశ్యాః అపశ్యో వసానాః వసానా ఇది వసానాః పశ్యాః సుచక్రే చక్రే వరుణః వరుణః సధస్థం సధస్థమపా సధస్థమితి సధస్థం అపాగ్నేశిశుః శిశుం మాతృతమాసు మాతృతమాస్వంతః మాతృతమాస్సితి మాతృతమాసు అంతరిత్యంతః క్షత్రస్యోల్బం ఉల్బం జరాయు జరాయునాభిః మాభిర్యోనిః యోనిరింద్రస్య ఇంద్రస్య వార్త్రఘ్నం వార్త్రఘ్నమసి వార్త్రఘ్నమితి వార్త్రఘ్నం అసి త్వయా త్వయాయం అయం వృత్రం వృత్రం మధ్యాత్ మధ్యాన్ మిత్రస్య మిత్రస్యాసి అసి వరుణస్య వరుణస్యాసి అసి రుజా రుజా ద్రువా ద్రువా క్షుపా క్షుపా పాత పాతైనం ఏనం ప్రాంచం ప్రాంచం ప్రత్యంచం ప్రత్యంచం తిర్యంచం తిర్యంచం దిగ్భ్యః దిగ్భ్యః పాత దిగ్భ్యైతి దిగ్భ్యః పాతాభిః ఆవిర్మర్యాః మర్యా ఆవిత్తః ఆవిత్తో అగ్నిః ఆవిత్తయిత్రా విత్తః అగ్నిర్గృహపతిః గృహపతిరింద్రాః గృహపతిరితి గృహపతిః ఇంద్రో వృద్ధశ్రవాః వృద్ధశ్రవాః పూషా వృద్ధశ్రవాః ఇది వృద్ధశ్రవాః పూషా విశ్వవేదాః విశ్వవేదా ఆవిత్తౌ విశ్వవేదా ఇది విశ్వవేదాః ఆవిత్తౌ మిత్రావరుణౌ ఆవిత్తా ఇత్యా విత్తౌ మిత్రావరుణౌ ఘృతవ్రతౌ ఘృతవ్రత ఆవిత్తే ఘృతవ్రత ఇది ఘృతవ్రతౌ ఆవిత్తేభ్యా వాపృథివీ ఆవిత్తే ఇత్యా విత్తే ద్యావాపృథివీ విశ్వసంభూ ద్యావాపృథివీ ఇది ద్యావాపృథివీ విశ్వసంభూ ఆవిత్తా విశ్వసంభూ ఇది విశ్వశంభూ ఆవిత్తాదీతి ఆవిత్తేత్యా విత్తా అదీతిరుషన్మా పురుషన్మేత్యులు షన్మా అవేష్టాదండశూకాణాః అవే అష్టా ఇత్యవ ఇష్టా ఛందసూకా ప్రాజీ రాజీమారోహ ఆరోహ లోహ గాయత్రీ గాయత్రీ త్వా స్వాతు అవతు రథంతరం రథంతరాం సామ రథంతరమిది రథంతరం సామ త్రివృత్ త్రివృత్ స్తోమా త్రివృతి త్రివృత్ స్తోమో వసంత వసంత ఋతు ఋతద్బ్రహ్మ బ్రహ్మద్రవీణం ద్రవీణం దక్షిణా దక్షిణామారోహ ఆరోహ రోహతిష్ుప్ త్రిష్ుత్రిస్తువతు అవతు బృహజ్ బృహత్సామ సామ పంచదశ పంచదశ సోమా పంచదశీ పంచదశ సోమో గ్రీష్మ గ్రీష్మ ఋతు ఋతుక్షత్రం క్షత్రం ద్రవీణం ద్రవీణం ప్రతీచీ ప్రతీచీమారోహ ఆరోహ లోహజగతీ జగతీ ప్రావతు అవతు వైరూపం వైరూపాం సామ సామ సప్తదశ సప్తదశ స్తోమా సప్తదశైతి సప్తదశ స్తోమో వర్షా వర్షా ఋతు ఋతుర్విటి విద్రవీణం ప్రవీణముదీచీ ఉదీచీమారోహ ఆరోహ రోహానుష్టు అనుష్టుత్వా అనుస్తునుస్తు ద్వావతు అవతు వైరాజం వైరాజాం సామ సామేకవీంశీంశ స్తోమా ఏకవీంశీంశ స్తోమ శరద్ శరదితు ఋతు ఫలం ఫలం ద్రవీణం ద్రవీణమూర్ధ్వా ఊర్ధ్వామారోహ ఆరోహ లోహపంక్తి పంక్తిస్వాతు అవతు శాక్పరదైవతే శాక్పరదైవతే సామానీ శాక్పరదైవతే ఇది శాక్పరదైవతే సామానీ త్రిణవత్రయస్త్రీంశౌ సామానీ ఇది సామానీ త్రిణవత్రయస్త్రీంశౌ స్తోమౌ త్రిణవత్రయస్త్రీంశి త్రిణవత్రయస్త్రీంశౌ స్తోమౌ హేమంత శిశిరౌ హేమంత శిశిరా ఋతు ఋతు వచ్చా ఋతు వచ్చో ద్రవీణం ద్రవీణమితి ద్రవీణం ప్రత్యస్తం నమోచే ప్రత్యస్తమితి ప్రతి అస్తం నమోచే శిరా శిరయితి శిరా సోమస్య త్రిషీ త్రిషీరసి అసి తవేవ తవేవ మే తవేవేతి తవ ఇవ మే త్రిషీ త్రిషిర్భూయాత్ భూయాదితి భూయాత్ మృత్యో పాహి పాహ్యోజా ఓజస్సహ సహోమృతం అమృతమసి అసీత్యసి హిరణ్యరూపాషసా హిరణ్యరూపాహి హిరణ్య రూపౌ ఉషసో విలోకే విలోక ఉభౌ విలోకైతి లోకే ఉభాయింద్రౌ ఇంద్రావుత్ ఉదీత ఇత సూర్య సూర్యశ్చేతీ ఆరోహతం రోహతం వరుణ వరుణమిత్ర మిత్రగత్తం గత్తం తదశ్రక్షాథాం చక్షాథామదీతిం అదీతిం దితిం దితిం చ చేతీ చ మిత్రోసి అసి వరుణ వరుణోసి అసీత్యసి సోమస్య త్వాద్యుమ్నేన యుమ్నేనాభి అభిషించామి సించామ్యగ్నే అగ్నేభ్యాజసా భ్రాజసా సూర్యస్య సూర్యస్య వర్చసా వర్చసేంద్రస్య ఇంద్రస్యేంద్రియేణ ఇంద్రియేణ మరుతా మరుతమోజసా ఓజసా క్షత్రాణాం క్షత్రాణాం క్షత్రపతి క్షత్రపతిరేధి క్షత్రపతిరితి క్షత్ర పాతి ఏద్యతి అతి దిద్యోన్ దిద్యోన్ పాహి పాణి జానరాజ్యాయ జానరాజ్యాయేతి జాన రాజ్యాయ ప్రపర్వతస్య పర్వతస్య వృషభస్య వృషభస్య పృష్టాత్ పృష్టాన్నావాహ నామశ్చరంతి చరంతి స్వసిచాః స్వసిచయానాః స్వసిచయస్వ సిచాః యానా ఇతి యానాః తావవృత్రం ఆవవృత్రం అవవృత్రం నధరాత్ నధరా ఉదక్ ఉదత్తాః ప్రా అహిం అహిం బుధ్న్యం బుధ్న్యమను అనురీయమాణాః ప్రీయమాణా ఇది రీయమాణాః విష్ణోర్విక్రమాణం విక్రమాణం విక్రాంతం విక్రమాణమిక్రమాణం విక్రాంతం క్రాంతం విక్రాంతమిది క్రాంతం క్రాంతమసి అసీత్యసి ప్రజాపతేన ప్రజాపత ఇది ప్రజాపతే నత్వసి త్వదేతాని ఏతాన్యన్యః అన్యో విశ్వా విశ్వారూపాణి రూపాణి పరి పరితా ప్రాబభూవ బభూవేతి బభూవ యత్కామాస్తే యత్కామాజితి యత్ కామాః తే జుహుమః జుహుమస్తతి తన్నాః నో అస్తు అస్తు వయమ్ వయగ్గస్యామ శ్యామపతయః పతయోరయీనా అయీనామితి రయీనా రుద్రయతే తే క్రవి క్రవిపరం పరం నామ నామ తస్మై తస్మై హుతం హుతమసి తస్యమేష్టం అమేష్టమసి అమేష్టమిత్యమ ఇష్టం అసి స్వాహ స్వాహేతి స్వాహ ఇంద్రస్య వజ్రాః వజ్రోసి అసి మిత్రావరుణయో మిత్రావరుణయో స్వా తా ప్రశాస్త్రో ప్రశాస్త్రో ప్రశిషా ప్రశాస్త్రోరితి ప్రశాస్త్రో ప్రశిషా యునజ్మి ప్రశిషేతి ప్రశిషా ఇనజ్మవ్యథాయీ అవ్యథాయీ త్వా స్వధాయీ స్వధాయీ త్వా రిష్ట అరిష్ట ఫల్గూణ ఫల్గూణో మరుతాం మరుతాం ప్రసవేన ప్రసవేన జయా ప్రసవేనేతి ప్రసవేన జయాపామ ఆపామ మనసా మనసాసం సమింద్రియేణ ఇంద్రియేణేతీంద్రియేణ మాతే తయింద్ర ఇంద్రతే తే వయమ్ వయం తూరాషాట్ తురాషాడయుక్తాస అయుక్తాసో అబ్రహ్మత అబ్రహ్మతాపి విదసామ దసామేతి దసామ తిష్టారథం ప్రథమతి అధీయత్ యద్వజ్రహస్తా వజ్రహస్తారశ్మీన్ వజ్రహస్తేతి వజ్రహస్తా ఆరశ్మీన్ రశ్మీన్ దేవ దేవయువసే యువసే స్వస్వాన్ స్వస్వానితీసు అశ్వాన్ అగ్నయే గృహపాతయే గృహపాతయే స్వాహ గృహపాతయతి గృహపాతయే స్వాహ సోమాయ సోమాయ వనస్పతయే వనస్పతయ ఇంద్రస్య ఇంద్రస్యేంద్రియాయ ఇంద్రియాయ మరుతాం మరుతామోజసే ఓజసే పృథివీ పృథివీ మాత మాతన్మా మామా మాహీంసీ హీయంసీయన్మో మో అహం మో ఇది మో అహం త్వాం త్వామిది త్వాం హాం సశ్రుచిషతి శుచిషద్వసోః శుచిషదితి శుచి సద్ వసూరంతరిక్షసత్ అంతరిక్షసద్ధోతా అంతరిక్షసదిత్యంతరిక్ష సద్ హోతా వేదిషత్ వేది సదతీ వేది సదితి వేది సత్ అతీతద్దురోణ సత్ దురోణ సదితి దురోణ సత్ నిషద్వరసతేషదీ సత్ వరసతే తసత్ వరసదితి వర సత్ వ్యోమసదిోమ సత్ అబ్జోజా అబ్జాయిత్యా గోజాతజా గోజాయి గోజా ఋతజా అద్రిజా అద్రిజా ఋతం బృహతి బృహదితి బృహతి ఇయాజసి అస్యాయో ఆయురసి అస్యాయో ఆయం మే మే దేహి దేహియుం యుంగాసి అసివచ్చాహ అసివచ్చాహ వచ్చో మే మే దేహి దేహ్యూర్క్ ఊర్గసి అస్యోర్జం ఓర్జం మయి మయి దేహి దేహి ఇంద్రస్య వాం వాం బాహూ బాహూ వీర్యకృతౌ బాహూ ఇతి బాహూ వీర్యకృతా ఉపావాహరామి వీర్యకృతా ఇతి వీర్యకృతౌ ఉపావాహరామిత్యోప అవాహరామి శోనాసి అసి సుషదా సుషదా క్షత్రస్య సుషదేవీసు సుషదా క్షత్రస్య యోనీ యోనీరసి అసి శోనా శోనామాసీద ఆసీద సీద సుషదా సుషదాం క్షత్రస్య సుషదామితి సుషదాం క్షత్రస్య యోనీ యోనిమాసీద ఆసీద సీదేతి సీద యశసాద సాద ధృతౌరత ధృతౌరతో వరుణ ధృతౌరతీ ధృత వ్రత వరుణ పశ్యాసు పశ్యాస్వాత్యా సామ్రాజ్యాయ సుక్రతు సామ్రాజ్యాయేతి సాం రాజ్యాయ శుక్రవృతి శుక్రతో అభిభూరసి అభిభూరిత్యభిభూ అయానా అయానామేతాస్తే తే పంచ పంచదిశా దిశ కల్పంతా కల్పంతా బ్రహ్మన్ బ్రహ్మవ్యస్వం త్వం బ్రహ్మా బ్రహ్మాసి అసి సవిత సవితాసి అసి సత్యప్రసవ సత్యప్రసవో వరుణ సత్యప్రసవ ఇది సత్యప్రసవ వరుణ సత్యౌజా సత్యౌజా ఇంద్రా సత్యౌజా ఇది సత్య ఓజా ఇంద్రో విషౌజా విషౌజా రుద్ర రుద్ర సుషేవా సుషేవ ప్రియంకర సుషేవైతేషు సేవా ప్రియంకర శ్రేయస్కర ప్రియంకరేతి ప్రియంకర శ్రేయస్కర భూయస్కర శ్రేయకరేతి శ్రేయా కర భూయస్కరేంద్రస్య భూయకరేతి భూయా కర ఇంద్రస్ వజ్రా వజ్రోసి అసి తేన మే మేరధ్యాధ్యాగ్ని అగ్ని పృషు పృషద్బ్రహ్మాణ బ్రహ్మాణస్పతి పతిర్జుషాణ జుషాణో అగ్ని అగ్ని పృషు పృషద్బ్రహ్మాణ బ్రహ్మాణస్పతి పతిరాజ్య ఆజ్య హవిషా హవిషో వేతు వేతు స్వాహా స్వాహా స్వాహకృత స్వాహకృత సూవర్య స్వాహకృత స్వాహకృత సూర్య రశ్మి రశ్మిధ్వం రశ్మిధ్వం సజాతానామధ్యమేష్ఠ్యాయ సజాతానామితి స జాతానాం మధ్యమే స్యాయేతి మధ్యమే స్థ ఇక్ష్యాయ ప్రసవిత్రా ప్రసవిత్రా సరస్వత్యా ప్రసవిత్రేతి ప్రసవిత్రా సరస్వత్యా వాచా వాచా త్వష్ట్రా త్వష్ట్రా రూపైః రూపైః ఊష్ణా ఊష్ణా పశుభీః పశుభిరింద్రేణ పశుభిరితి పశుభ్రీ ఇంద్రేణాస్మై అస్మై బృహస్పతీనా బృహస్పతీనా బ్రహ్మణ బ్రహ్మణ వరుణేన వరుణేన ఓజసా ఓజసాగ్నినా అగ్నినా తేజసా తేజసా సోమేన సోమేన రాజ్ఞా రాజ్ఞా విష్ణునా విష్ణునా దేవతయా దేవతయాజ్ఞం విష్ణు విష్ణు ఆప్నవాని ఆప్నవానీప్నవాని అశ్విభ్యాం పచ్చస్వ అశ్విభ్యామిత్యశ్విభ్యాం పచ్చస్వ సరస్వతి సరస్వత్యా ఇంద్రాయ ఇంద్రాయ సుత్రామ్నే సుత్రామ్నే పచ్చస్వ సుత్రామ్న ఇతి సుత్రామ్నే పచ్చస్వేతి పచ్చస్వ వాయో భూత భూత పవిత్రేణ పవిత్రేణ ప్రత్యం ప్రత్యం సోమా సోమో అతిశ్రుత అతిశ్రుత ఇత్యతి శ్రుత ఇంద్రస్య యుజ్యా యుజ్యసఖా సఖేది సఖా కువిరంగా అంగయవమంత యవమంతో యవం యవమంత యవమంత యవంచిత్ చిద్యథాంతి ద్వాంజనపూర్వం అనుపూర్వం వియూయ అనుపూర్వమిత్యను పూర్వం వియూయేతి వియూయ ఇహేషా ఇహేతీహ ఏషాం కృణుహి కృణుహి భోజనాని భోజనాని ఏ బర్హిషా బర్హిషో నమాముక్తి నమాముక్తి నమాముక్తిమి నమా ఉక్తి జగ్ము జగ్మోరి జగ్ము అశ్విభ్యాం తా అశ్విభ్యామిత్యశ్విభ్యాం తా సరస్వతీ సరస్వత్యా ఇంద్రాయ ఇంద్రాయ సుత్రామ్నే సుత్రామ్నే సుత్రామ్నే యువాం సురామం సురామామశ్వినా అశ్వినా నమోచౌ నమోచాసురే ఆసురే సచారేతి సచారిపానాశుభ విపానేతి విపానా శుభస్పతి పతి ఇంద్రం పతి ఇది పతి ఇంద్రం కర్మసు కర్మస్వాగతం కర్మస్విది కర్మ సు ఆవతమిత్యావతం పుత్రమేవ పితరౌ పుత్రమివేతి పుత్రం ఈవ పితరా అశ్వినా అశ్వినో భా ఉభేంద్ర ఇంద్రావసు ఆవసు కావ్యై కావ్యేయద్దాంసనాభి దాంసనాభిరితి దాంసనాభి యత్సురాం సురామం వి వ్యపీవ అపీవ శచీభిస్సరస్వతీ సరస్వతీమవన్ మఘవన్నభిష్ణకే మఘవన్నితి మఘవన్ అభిష్ణగిత్యభిష్ణకే ఓం ఓం వింజా ప్రథమం ప్రథమం మనః మనస్తత్వాయ సవితా సవితా ధియా ధియైతి ధియా అగ్నే జ్యోతిః జ్యోతిం నిచాయ్య నిచాయ్య పృథివ్యాః నిచాయ్యేతి నిచాయ్య పృథివ్యాహి అద్యాభరత్ ఆభరత్ అభరదిత్యాభరత్ యుక్తేన మనసా మనసా వయం వయం దేవస్య దేవస్య సవితుః సవితుః సవే సవ ఇతి సవే స్వర్గే యాజ సత్యా సద్గేయాయేతి స్వః గేయానాయ శక్తేతి శక్త్యాన యుక్త్వాయ సవితా సవితా దేవాన్ దేవాన్ స్వాహ స్వహర్యతః యతో ధియా ధియా దివం దివమితి దివం బృహజ్యోతిః జ్యోతిః కరిష్యతః కరిష్యత సవితా సవితా ప్రా ప్రసూవాతి సువాతితాన్ తాని దితాన్ విదేవాం పాం బ్రహ్మ బ్రహ్మ పూర్వ్యం పూర్వ్యం నమోభిః నమోభిర్భిః నమోభిరితి నమః భిః విశ్లోకాః శ్లోక ఏతు పథ్యేవ పథ్యేవ సూరేః పథ్యేవేతి పథ్యా ఇవ సూరేరితి సూరేః శృణ్వంతు విశ్వే విశ్వే అమృతస్య అమృతస్య పుత్రాః పుత్రా ఆయే ఆయే ఏ ధామాని నామాని దివ్యాని దివ్యాని తస్థుః తస్థురితి తస్థుః యస్య ప్రయాణం ప్రయాణమను ప్రయాణమితి ప్రయాణం అన్వన్యే అన్వేతి యుద్యయుః యుద్దేవాః దేవా దేవస్య దేవస్య మహిమానం మహిమానమోజసా ఓజసేత్యోజసా యః పార్థివాని పార్థివాని విమమే విమమే సహ విమమయీ మమే సేత సహ ఏతసో రజాగ్నేసి దేవః దేవస్య వితా సవితా మహిత్వనా మహిత్వమేతి మహిత్వనా దేవ సవితః సవితః ప్రా సవితరితి సవితః ప్రసూవ సువయజ్ఞం యజ్ఞం ప్రా ప్రసూవ సువయజ్ఞపాతిం యజ్ఞపాతిం భగాయ యజ్ఞపాతిమితి యజ్ఞపాతిం భగాయేతి భగాయ దివ్యో గంధర్వః గంధర్వకేతపూః కేతపూః కేతం కేతపూరితి కేతపూః కేతం నః పునాతు పునాతు వాచః వాచస్పతిః పతిర్వాచం వాచం నః స్వదతు స్వదత్తితి స్వదతు ఇమన్నాః నో దేవ దేవ సవితః సవితర్యజ్ఞం యజ్ఞం ప్రణాయ నయ దేవావ్యం దేవావ్యాం సఖివిదం దేవావ్యమితి దేవ అవ్యం సఖివిదాం సత్రాజితం సఖివిదమితి సఖివిదం సత్రాజితం ధనజితం సత్రాజితమితి సత్రాజితం ఘనజితస్వర్జితం ఘనజితమిది ఘనజితం స్వర్జితమిది స్వహితం రిచా స్తోమం స్తోమాంసం సమర్థయ అర్థయ గాయత్రేణ గాయత్రేణ రథం పరం రథం పరం బృహతి రథం పరమితి రథం పరం బృహద్గాయత్రవర్తని గాయత్రవర్తని స్వాహ గాయత్రవర్తనీతి గాయత్రవర్తని స్వాహేతి స్వాహ ఆదే దే గాయత్రేణ గాయత్రేణ ఛందసా ఛందసాంగిరస్వతి అంగిరస్వత్ప్రేసింగ్యాః పృథివ్యాః సదస్థాతి సదస్థాదగ్నిం సదస్థాది సదస్థాతి అగ్నిం పూరీష్యం పురీష్యమంగిరస్వతి అంగిరస్వదాభార ఆభార భరత్రేష్ఠోభేన త్రేష్ఠోభేన సాంగ్రేస త్రేష్ఠోభేనే చిత్రేష్ఠోభేన ఛందసాంగిరస్వతి అంగిరస్వద్రీ అభ్రీరసి అసి నారీ నార్యసి అసి త్వయా వయం వయమగ్నిం అగ్నిం శరేమ శరేమ ఖనీతుం ఖనీతుం సధస్తే సధస్థ ఆజాగతేన సధస్థ ఇతి సధస్తే ఆజాగతేన జాగతేన ఛందసా ఛందసాంగిరస్వతి అంగిరస్వదిత్యంగిరస్వతి అస్త ఆధాయ ఆధాయ సవిత ఆధాయేత్యా ఆధాయ సవిత బిభ్రతే బిభ్రదభ్రిం అభ్రీం హిరణ్యయీం హిరణ్యయీమితి హిరణ్యయీం అగ్నేర్జ్యోతి జ్యోతిం నిచాయ్య విచాయ్య పృథివ్యా విచాయ్యేని చాయ్య పృథివ్యా అధి అద్యాభరతి ఆభరతి అభరదానుష్టుభేన ఆనుష్టుభేన ఛందస ఆనుస్తుభేనేత్యాను స్తుదేన ఛందసాంగిరస్వతి అంగిరస్వదిత్యంగిరస్వతి.